కలవమని ఇద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే. మల్లె పూలల్లే తేలిపోదాములే, విసిరే కొస చూపే ముసురై పోతుంటే ముసురే వేడెక్కి గుండెల్లో తల దాచుక ఆకాశమంటే అదలో దాబెల్లి నీవే వెన్నెల్లు తేరి ఇద్దరిని సెలవడిగి ఇద్దరిని కలవమని ఇద్దరిని సెలవడిగి ఇద్దరిని కలవమని బంతి చామంతి ముద్దాడుకున్నాయి. ఎర్రంగా కుర్ర బుగ్గల్లో సిగ్గు తీరిదిలేదిగే వల పంత ఎదలొక దై రమ్మంటే దీపాలు వెలిగించు నీ కళ్ళతో కలవమని ఇద్దరిని ముద్దాడుకున్నాయి.